ಬಳಿ ಬಂದಾನಯ್ಯ, ಸುಂದರಾಂಗಿ ಮನ ಕದ್ದಾನಯ್ಯ, ರಂಗದಲ್ಲಿ ಚದುರಂಗದಲ್ಲಿ ಇಳಿದಾನೆ ಗೆಳೆಯ. ಗೀಯ ಗೀಯ ಮೈ ಗೀಯ ಗೀಯ, ಚೆಯ್ಯ ಚೆಯ್ಯ ದಿಲ್ ಚೆಯ್ಯ ಚೆಯ್ಯ, ರಂಗಿ ನಾಟಕ್ಕೆ ನನ್ನ ಸಂಗ ಬಂದಾನೆ ಉಡೆಯ. Sone sone super sonic, let the rhythm flow, rapla ne ne energy tonic. Sone sone super sonic, when you gotta move beta desane nu eppudu unique. Annuga kondane petti choodu pindi kottine vastara, nanne taaki chenni pai kalchi mase cheyyagala kundenu ra. Terabyte lo tension chesthe లాగానే నిలబడతా, లెక్క పెట్టుకోన ముఖానికి నాలుగు పక్కల సింహంరా. సొన్నె సొన్నె సూపర్ సోరే, రా పిల్లా నేనే ఎనర్జీ టానిక్. సొన్నె సొన్నె సూపర్ సోనిక్, అమవాస నాడు వచ్చే చీకటి రే, నా మెదడులోని న్యూరాన్స్ అన్ని దెన్ను వెతికేస్తాయి. అర్ధరాత్రి అమవాస నాడు వచ్చే చీకటి రే, నా మెదడులోని న్యూరాన్స్ అన్ని దెన్ను వెతికేస్తాయి. నిజంతే కలేసా, నీ పైనే బలేసా, మజాగా బెలేసా, ఇంకేదేదో చేశా. నేను వల్లేసా గిల్లేసా, హో ఎస్సోనే సున్సోనే ఎస్సోనే సున్సోనే. Sonne sonne sonne super sonne, la pilla nene energy tonic. Sonne sonne sonne super sonne, ఎవడేటు పారిపోతున్నా నా జీపీఎస్ కుంది పదును. ఇదే నా రంగం, నీ ఆశలు భంగం, ఉరికింది సింగం, గర్జించే సింగం. Sonic, Sonic, Super Sonic.